కృష్ణ యజుర్వేదాంతర్గత 2 అమృత బిందుపనిషత్ అధ్యయన పుష్పము. ఏదైతే అక్షరము, పరము, సత్యము, నిత్యము, ఆత్యంతికము అయి ఉన్నదో, అట్టి పరతత్వధ్యాన అనుభూతులను ఈ అమృత బిందుపనిషత్ స్వరము మనందరియందును నిద్రలేపుచున్నది. ఈ ఉపనిషత్ అధ్యయనముచే ఆత్మధ్యానము ఉత్తేజితమై మనందరి యందును ప్రకాశమానమగుచున్నది. ఓం సంజ్ఞాస్వరూపమగు ఆత్మేశ్వరునికి నమస్కారములు. అట్టి పరతత్వము గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము. మనస్సు ద్వివిధములుగా భావనస్వరూపము, అంతరింద్రియము, నవరస ప్రదర్శన సమన్వితము అయి ఈ మనస్సు ప్రవర్తిస్తోంది. మనస్సే జగత్తు, మనస్సే జీవుడు. అట్టి మనస్సు రెండు రీతులుగా ఉంటోందని విజ్ఞులచే గమనించబడి అభివర్ణించబడుతోంది. ఒకటి అశుద్ధ విభాగము, థోట్ వైల్ ఎంగేజ్డ్ ఇన్ వర్డ్ రిలేటెడ్ డీటెయిల్స్, దృశ్య విషయములందు అభిలాష అభినివేశము కలిగి ఉంటున్న విభాగము. ఆశ, వేదన, ఆవేశము, సంబంధ బాంధవ్యములు, సుఖ దుఃఖ నిర్వచనములు ఇవన్నీ నిత్యమేననే భావనను ఆశ్రయిస్తోంది. దృశ్యము పట్ల సత్యసంకల్పము కలిగియున్న మనోవిభాగము. కామసంకల్పముల సమన్వితము, పొందాలి, కావాలి, ఉండాలి అని ఆవేదన చెందుచున్నట్టిది. రెండు శుద్ధ మనస్సు, ఆలోచనలకు మునుముందే గల కేవలమగు మనోచైతన్య విభాగము. జోన్ ఆఫ్ ఒరిజిన్ ఆఫ్ థోట్ ప్రయర్ టు కమ్మెన్స్మెంట్ ఆఫ్ థోట్. థోట్ ఓన్ అబ్సొల్యూట్ స్టేట్ ఆస్ అ కాన్సెప్ట్. సర్వ కోరికలను దాటివేసి ఆత్మారామమై ఆత్మయందు సర్వసమరస భావనయందు విరాజిల్లుచున్నట్టి మనోవిభాగము. సర్వకామ ఓల్ డిజైర్స్ అండ్ ఎక్స్పెక్టేషన్ వివర్జితమైనది. దృశ్యమునకు అతీతమైన అంతర్దృష్టి కలిగి ఉన్నట్టిది. కేవల సాక్షి. ఒకటి విషయములను మననము చేయు మనస్సు, అశుద్ధ దృశ్య సహితమైన దర్పణము. రెండు విషయముల మననమునకు మనముందే ఉన్నట్టి మనస్సు, శుద్ధ ప్రతిబింబశక్తి సమన్వితమగు కేవల దర్పణము. వాస్తవానికి మననమే మనస్సు యొక్క స్వరూపము. థోట్ వైల్ అడ్రెస్డ్ డైరెక్టెడ్ టు వర్డ్స్ వర్డ్లీ ఆస్పెక్ట్స్ కాన్సన్స్ ఈజ్ అపల్యూటెడ్ వన్. మనస్సు ఆత్మకు చెందినదే. విషయము విషయ మనస్సుకు జనన స్థానము ఆత్మయే. ఆత్మ సర్వదా ముక్తమే. ఆత్మకు బంధము లేదు, మోక్షము లేదు. ఇక బంధము ఎవరికి? మనస్సుకు మాత్రమే. మనస్సే బంధమునకుగాని మోక్షమునకుగాని కారణమయ్యున్నది. మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహ. బంధాయ విషయాసక్తం. విషయముల పట్ల ఆసక్తి, ఇన్క్విజిటివ్నెస్, ఇదియే బంధము. ముక్తయః నిర్విషయం స్మృతం. విషయముల పట్ల ఆసక్తి లేకుండుటయే. నాన్ ఇన్క్విజిటివ్నెస్ టువర్డ్స్ వాట్ ఈజ్ బీయింగ్ సీన్, హెర్డ్, స్పోకన్, టచ్ టెస్టెడ్, ఎక్స్పీరియన్స్డ్ ఎట్సెట్రా. లేక మనస్సు యొక్క నిర్విషయత్వమే మోక్షము లేక ముక్తి. విషయములకు మునుముందే గల మనన శక్తి శుద్ధ మనస్సు. ఆత్మస్వరూపుడగు జీవుడు మనస్సుకు ఉత్పత్తి స్థానమై మనస్సు కంటే మునుముందే ఉన్నాడు. ఆలోచనలు చేయువాడు ఆలోచనల కంటే మునుముందే ఉండాలి కదా. మనస్సు యొక్క, ఆలోచనల యొక్క చర్యలన్నీ నా ఉద్దేశ్యంలో నాకు విషయమే కాదు అను అవగాహన అన్వయముచే సంసారము లేనిదగుచున్నది. అట్టి నిర్విషయత్వము లేక విషయాతీతత్వమే ముక్తి. అంతేగాని ముక్తి అనబడేది మరెన్నడో ఎప్పుడో ఏర్పడేది కాదు. అందుచేత ముముక్షువైనవాడు మనః కార్యములన్నీ నిత్యము నిర్విషయ దృష్టితో దర్శించునుగాక. నేను సదా నిర్విషయుడను. సవిషయమైనదంతా సందర్భములకు సంబంధించిన ఆరోపితము అను మననము ఆశ్రయించునుగాక. ఎప్పుడైతే మనస్సు విషయత్వము త్యజించి హృదయంలో నిశ్చలమై సర్వము ఆత్మగా సందర్శించుచున్నదో, ఆత్మగా భావన చేయటం ఆరంభిస్తుందో, అప్పటి అట్టి హృదయ స్థితియే ఆత్మపదముగా పరమపదముగా తత్వశాస్త్రముచే తత్వవేత్తలచే అభివర్ణించబడుతోంది. అందుచేత ఎంతెంతవరకైతే ఈ మనస్సు ఉమ్మిపై వ్రాలే ఈగవలే విషయములపై వ్రాలుచూ ఉన్నదో, అంతంతవరకు శాస్త్రములచే ఆర్యులచే చెప్పబడిన మార్గములో సాధన కొనసాగించటము అత్యావశ్యకం. ద్రష్టదృశ్యములతో సహా ఈ కనబడేదంతా ఆత్మయే. ఆత్మయే ఈ వేరువేరుగా అజ్ఞాన దృష్టికి కనిపిస్తోంది. ఆత్మదృష్టిచే అంతా ఏకమేగాని అనేకము లేదు. కాదు, అనేకంగా కనిపిస్తున్నప్పటికీ ఒక్కటిగా అనిపించటమే జ్ఞానము నుధ్యానము కూడా. ఇక తదితరంగా శాస్త్రపురాణితిహాసాలలో వర్ణించబడేదంతా ఆ విషయమునే శ్రోత యొక్క అంచలంచెల ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకొని ఆ విస్తారంగా చెప్పబడుచున్నది. శాస్త్రము యొక్క అంతిమ న్యాయము అంతా ఆత్మగా సందర్శించుటయే. పూజ, ప్రాణాయామము, తీర్థములు, యోగభక్తి సాధనలన్నీ అట్టి ఆత్మసందర్శన స్థానమును చేర్చే ఉపాయాలు. నా ఏవ చింత్యం చింతన చేయబడేవన్నీ లౌకిక విషయాలే. ఆత్మయో అలౌకికం, అందుచేత అది చింతన చేయబడేదేదీ కాదు. ఆత్మస్వానుభవమునకు సర్వదా వీడని విషయమే. నచ అచింత్యం వాయితే ఆత్మను చింతన చేయలేమా? చింతన చేయలేని విషయమైతే ఇక విచారణ, సత్సంగము ఇత్యాదులు తత్వశాస్త్రం ఎందుకు చెప్పుతుంది? శాస్త్రము మహావాక్యముల ద్వారా ప్రవచిస్తోందంటే అది చింతన చేయబడే విషయమే కదా. కనుక అచింత్యము కాదు. నచింత్యం చింతనయే అద్దానరూపమా? కాదు. ఎందుకంటే ఆత్మ చింతన కంటే మునుముందే ఉన్నట్టిది. చింతన చేయవాడు చింతన కంటే మునుముందే ఉండాలి కదా. చింతన చేసేవాడే లేకపోతే చింతన ఎలా ఉంటుంది? కనుక చింతన అద్దాని ఆత్మ యొక్క రూపము కాదు. ఆత్మ సర్వచింతనలకు ఆవల సముత్సాహభరితమైన వెలుగొందుచున్నట్టి తేజోరూపము. చింత్యమేవ తత్ చింతన చేత దానిని తప్పక పొందవచ్చు. కనుక అది చింతన చేయతగిన విషయమే. తచ్చింత్యమేవ. ఎవరైతే వీరు నా వారువారు కాదు, ఇది ఇష్టం అది కాదు, ఇది నాకు సంబంధించినది అది కాదు, వీరు జ్ఞానసాధన స్వభావ విశేషాలచేతనో లేక బంధుత్వముచేతనో ఆత్మీయులు ఎవారు కాదు ఇత్యాది పక్షపాత దృష్టిని బుద్ధిని జయించి వేసినట్టి దాటివేసినట్టి దృష్టిని సంపాదించుకుంటారో అట్టివారు బ్రాహ్మీ దృష్టిని సముపార్జించుకోగలరు? సర్వపక్షపాత భావముల నుండి వినిర్ముక్తులైన వారు బ్రహ్మమును ఇప్పుడే ఇక్కడే సముపార్జించుకుంటున్నారు. విషయ సంబంధమైన చింతనలయందు అనుక్షణము మునిగి తేలుచున్న ఈ మనస్సుకు నిర్విషయత్వమును, పక్షపాతరాహిత్యమును, అచింత్యమగు ఆత్మచింతనమును, దృశ్యమునంతా ఆత్మగా ఆరాధించుటమును నేర్పేది ఎట్లా? ఏ మార్గంగా? అందుకు యోగసాధనకు మనస్సును సంసిద్ధం చేయాలి, నియమించాలి. యోగాభ్యాసమును ఓం లేక ఓం నమః శివాయ, ఓం నమో నారాయణ ఇత్యాది శబ్దము లేదా స్వరముతో అనుసంధానం చేయాలి. స్వరేణ సంధేయత్ యోగం, అస్వరం భావేత్ పరం. నాదముతో ఉపాసిస్తూనే క్రమంగా బ్రహ్మమును నాదరహితమైన తత్వముగా భావన చేయాలి. అస్వరేణానుభావేన నభావో భావయిష్యతే. శబ్ద బ్రహ్మము యొక్క ఉచ్చారణను అభ్యసిస్తూ స్వరమును ఉపయోగిస్తూ బ్రహ్మమును స్వరరహితమైనదిగా భావన చేయాలి. స్వరరహితమగు భావన చే క్రమంగా బ్రహ్మము భావనకు విషయమే అనే భావాతీత భావనానుభవము సుస్థిరమగుచూ రాగలదు. శబ్దముచే చెప్పబడజాలని ఆత్మ బ్రహ్మము భావనచే అనుక్షణికము సత్స్వర్వరూపమే. ఉన్నదే అగుచున్నది ఆత్మ శబ్దమును దాటివేసినప్పటిది భావనానుభవము. కాని అది శబ్దము ద్వారా సిద్ధించగల భావనానుభూతియే సుమ. శబ్దమును ఆశ్రయించనిదే అర్థానుభూతి లభించదు. శబ్దమాత్రం చేత అర్థానుభూతి లభించేది కాదు. శబ్దము సహాయంతో శబ్దమును దాటి అనుభవమాత్రముగు ఆత్మ యొక్క ఔన్నత్యము అనుభూతి తప్పక లభించగలదు. శబ్దము సాధన రూపము, ఆత్మానుభవము సాధ్యరూపము. అయితే శబ్దార్థములు ఒకేసారి మననము చేయబడుచుండునుగాక. బ్రహ్మము నిష్కళంక నిర్వికల్ప నిరంజన స్వస్వరూపము. సర్వుల సహజ స్వస్వరూపమగు బ్రహ్మము లేక ఆత్మ ఎట్టి దోషములు లేనిది, నిష్కళంకము, సంకల్ప వికల్పములకు ఆవల ఉన్నట్టిది, ఆ ఉభయములకు కేవల సాక్షి. అందుచేత నిర్వికల్పము, నిత్య నిర్మలము, జన్మకర్మమనోమాయ దోషములచే ఆత్మ స్పృశించబడదు. అందుచేత నిరంజనము, తత్వశాస్త్రముతత్వం అదియే నీవు. తదితరమైనదంతా సందర్భానుచితంగా సత్యము వలె కనిపించుచున్నప్పటికీ ఇదంతా నీవు కాదు అని సిద్ధాంతీకరిస్తూ ఎలుగెత్తి గానం చేస్తోంది. తదితరులందరినీ తత్వస్వరూప దృష్టితో చూడటమే ఆత్మసందర్శనము, ఆత్మసాక్షాత్కారము కూడా. తత్నిష్కళంక నిర్వికల్ప నిరంజన బ్రహ్మము నేనే అని గ్రహించుటచే గమనించుటచే ఈ జీవుడు బ్రహ్మమే అయి ప్రకాశిస్తున్నాడు. నిత్యము ధ్రువము అగు బ్రహ్మతత్వము తానే అయి ఆస్వాదిస్తున్నాడు. యత్ నిర్వికల్పమనంతం హేతువర్జితం దృష్టాంతవర్జితం అప్రమేయం అనాదిన్నాత్వా ముచ్యతే బుధః. ఈ విధంగా విజ్ఞుడగువాడు ఆత్మజ్ఞుడై ఆత్మగురించి నిర్వికల్పము సంకల్ప వికల్పములచే స్పృశించబడనిది, ఆద్యంతరహితమైనది, అనంతము ఇది మొదలు ఇది చివర అనుదేమీ లేనట్టిది, కారణరహితము నిర్హేతుకము కార్యకారణకర్తృత్వములకు సంబంధించనిది, అద్దానితో సమమైనది, బాహ్యాంతరంగాలలో మరొక్కటేదీ లేనట్టిది, దృష్టాంతరహితము. స్వప్నద్రష్ట స్వప్నమునకు సంబంధించిన వాడుగాని స్వప్నముచే బంధితుడుగాని కాదు కదా. అట్లాగే దృశ్యమనోబుద్ధిచిత్త అహంకారాదులకు సంబంధించినది కాదు. అప్రమేయము, ఈ దేహమునకు ఆలోచనకు బుద్ధికి చిత్తమునకు అహంకారమునకు ఇక్కడ ప్రారంభము అగుచున్నది అని అనవచ్చునేమో. ఆత్మయో అనాది అనంతము ఆద్యంతరహితము అని మనస్సుతోనూ బుద్ధితోనూ గ్రహిస్తున్నాడు. ఆ విధంగా తెలుసుకున్నవాడే ఇక సర్వ విషయముల నుండి విడివడినవాడగుచున్నాడు. ఆత్మబుద్ధుడే ఆత్మత్వము పునికి పుచ్చుకొనుచున్నాడు. బుద్ధిచే సర్వాతీతుడై కేవలుడై మౌనానందానుభూతుడగుచున్నాడు. పరమార్థతః న నిరోధో న చ ఉత్పత్తి న బద్ధా న చ సాధకః న ముముక్షుః న వై ముక్తమః. స్వప్నంలో అరణ్య దృశ్యము ఆకారాలు బంధువులు జంతువులు ఇత్యాది కనిపించవచ్చుగాక. తెల్లవారి లేచి అవన్నీ ఎక్కడున్నాయిరా అని వెతుకుచున్నామా? లేదే, అవన్నీ లేవులే అని అనుకుని జాగ్రత్లో యథాతథంగా ప్రవేశిస్తున్నాము కదా. ఇక్కడి జాగ్రత్ కూడా అట్టిదే. వాస్తవానికి ఆత్మయే సర్వే సర్వత్రా వెల్లివిరిసి ఉన్నది. ఇక తదితరమైనదంతా కూడా అనగా దృశ్యాంతర్గత వస్తువులుగాని ద్రష్టగాని దేహాదులుగాని వాటన్నిటికీ వినాశనము లేదు. ఎందుకంటే వాటికి ఉత్పత్తియే లేదు. ఇక్కడ వాస్తవముగు ఆత్మదృష్టిచే. బద్ధుడు లేడు, సాధకుడు లేడు, ముముక్షువు లేడు, ముక్తుడు లేడు. ఆత్మ సర్వదా అద్వితీయము. ఆత్మకు వేరైనదీ ఎక్కడా ఏదీ లేదు. ఇక జాగ్రత్ స్వప్న సుషుప్తి జగదాదులు ద్రష్ట ఇవన్నీ ఆత్మ యొక్క స్వప్న సదృశ కల్పనచే ఏర్పడి స్వప్న అభావనతో బాటే లేనివి అగుచున్నాయి. జాగ్రత్ స్వప్న సుషుప్తిషు ఏక ఏవ ఆత్మ మంతవ్యో. అందుచేత ఓ ఆత్మానంద స్వరూపులకు శ్రోతలారా, జాగ్రత్ స్వప్న సుషుప్తుల అంతర్గతంగా కనిపించే సర్వ విషయాలు విశేషాలు ప్రక్కకు పెట్టెదర్గాక ఆత్మజాగ్రత్ స్వప్న సుషుప్తుల కంటే వేరైనది పరమైనది ఆ జాగ్రత్ ఎవ్వరిదో, ఆ స్వప్నము ఎవ్వరిదైన్నదో, ఆ సుషుప్తి ఎవ్వరి అనుభవమైన్నదో, అట్టి ఆవల ఉన్న పరం ఆత్మను మాత్రమే మననం చేయాలి, విచారణ చేయాలి. ఎవడైతే జాగ్రత్ స్వప్న సుషుప్తి స్థానములను దాటి ఆత్మ యొక్క ఉనికిని అద్దాని తత్వమును విచారణ చేసి అర్థం చేసుకొనుచున్నాడో, ఇక అతనికి నేను దేహముతోనూ జాగ్రత్ స్వప్న సుషుప్తుల ప్రారంభంలోనూ పుట్టుచున్నాను, దేహాదులు తొలగుచున్నప్పుడు నేను మరణించువాడను అనే రూపముతో కూడిన భ్రమరూపమైన కల్పన తొలగుతుంది. దేహాలు నా కల్పనలో వస్తూ పోతూ ఉండవచ్చుగాక, నాకు వర్తమాన జన్మగాని పునర్జన్మగాని లేదు అని గ్రహించినవాడగుచున్నాడు. ఆతడు జాగ్రత్ స్వప్న సుషుప్తులను దాటిపోయి స్థానత్రయ వ్యతీతస్య పునర్జన్మరహితుడు పునర్జన్మన విద్యతే అగుచున్నాడు. ఏక ఏవ హి భూతాత్మా భూతే భూతే వ్యవస్థితః. ఓ అమృత స్వరూపులకు మిత్రులారా, అనేక తటాకాలలో ఒకేసారి అనేక చంద్రబింబాలు చంద్ర ప్రతిబింబాలు అగుపించవచ్చునుగాక. ఆకాశంలో అనేక చంద్రబింబాలు ఉన్నాయా? లేవు కదా. అట్లాగే ఆత్మ ఏకము ఖండము, అనేక దేహాలలో వేర్వేరుగా ఉన్నట్లు అగుపిస్తున్నప్పటికీ ఆత్మ నీవు నేను ఇత్యాదులుగా మారటం లేదు. సర్వదా ఏకమేగాని అనేకముగా అవటమే లేదు సుమా. ఘటో నియతన ఆకాశః. ఒక ఇంటిలో ఒకచోట ఒక మూలగా ఒక కుండ ఘటము ఉన్నది. ఎవ్వరో ఆ కుండను అక్కడి నుండి తీసి వేరొకచోట ఎందుకో ఉంచారు. ఇప్పుడు చెప్పండి, కుండతో బాటుగా కుండ ఆక్రమించుకొనియున్న ఆకాశమును అక్కడి నుండి కుండతో బాటు ఘటాకాశమును స్పెస్ ఓక్యుపైడ్ బై పోర్ట్ మరొకచోటికి తరలించటం ఏమన్నా జరిగిందా? లేనేలేదు. కుండతో బాటు ఘటాకాశం తీసుకొనిపోబడటం లేదు. అట్లాగే ఒక దేహము వచ్చి పోయి మరొక దేహము వస్తున్నప్పుడు కూడా ఆత్మాకాశము ఒకచోటు నుండి మరొక చోటికి పోవటం లేదు. పాంచభౌతికమైన ఆకాశము ఆత్మచే భావనాపూర్వకంగా కల్పించుకోబడుతోంది. ఆత్మాత్ ఆకాశః. అంతేగాని ఆకాశము స్పేస్ లో ఆత్మ ఒకచోటు నుండి మరొక చోటుకు పోవటం లేదు. దేహాలు రావచ్చు పోవచ్చు, ఆత్మయథాస్థానంలోనే తిష్ఠించుకొని ప్రతిష్ఠితమై ఉన్నది. దేహం భేద చన జానాతి స జానాతి నిత్యశః. ఒక కుండ మట్టిచే నిర్మితమై కొంతకాలానికి పగిలి తిరిగి మట్టిగానే అగుచున్నది. మట్టి కుండగా అవటమూ లేదు, మట్టి పగలటమూ లేదు. పగలటం అనబడేది కుండకు జరగవచ్చుగాక, మట్టికి కాదు. కుండకు గల పగలటము అనే ధర్మము మట్టికి లేదు. కుండ వంటి ఈ దేహఘటము అనేకసార్లు జనించవచ్చు, నశించవచ్చు. జడముగు దేహమునకు పుట్టుచున్నాను అనే అనుభవము లేదు, చచ్చుచున్నాను అనే అనుభవము లేదు. చైతన్యమగు ఆత్మకు మాత్రమే దేహము పుట్టుచున్నది దేహము నశించుచున్నది అనే రూపము గల అనుభవము కలుగుచున్నదే ఉంటోంది. అట్టి దేహముల రాకపోకలకు సాక్షియే తదనుభవమును పొందుచున్న ఆత్మదేహముతో పుట్టుట లేదు, దేహములతో నశించటము లేదు. నిత్యముగు ఆత్మ అనిత్యమగు దేహములతో పుట్టటము దేహములతో నశించటము అనే ప్రసక్తి ఎక్కడిది? ఆత్మ సర్వదా నిత్యము, నిత్యసత్యము, దేహము కల్పితము, సందర్భానుసారంగా ఉన్నట్లు అనిపించేది మాత్రమే. దేహము జడము డొట్ స్వానుభవము ఉండదు. ఆత్మయో చైతన్యము, అది దేహానుభవములను కల్పించుకుంటోంది, త్యజిస్తోంది. కదిలే దేహములనాలోచనలను కదిలించేది ఆత్మయే. కథలోని పాత్రల పరస్పర సంబంధములు కథారచయితకు ఆపాదించలేము కదా. ఆత్మకు అనుభవ కర్తృత్వ భోక్తృత్వములు ఆపాదించబడజాలవు. ప్రజ్ఞ శబ్ద మాయావృతో జీవుడు నేను ఖండుడను, బద్ధుడను, పరిమితుడను అని అనుకోవచ్చుగాక. అది స్వీయ స్వప్న సదృశమైన కల్పన మాత్రమే. అట్టి ఈ జీవుని సహజ రూపము అఖండమగు ఆత్మయే. అట్టి ఆత్మసంబంధమైన అఖండజ్ఞానము శబ్దస్పర్శరుపరస్గంధ విషయములు అనేకారు చీకటిచే కప్పబడినదే ఉన్నది. నివురుగప్పిన నిప్పులాగా అఖండాత్మ జ్ఞానము సర్వుల హృదయాలలో వేయించేసే ఉన్నది. అయితే విషయములచే కప్పబడినదై ఉన్నది. అటువంటి శబ్దస్పర్శాది చీకటిని జ్ఞానదీపం చేత తొలగించాలి. భిన్నత్వము అనేకత్వము అనే చీకటిని ఏకత్వము యొక్క ధ్యానముచే పటాపంచలు చేయాలి. అప్పుడు ఆత్మ యొక్క ఏకత్వము అఖండత్వము స్వానుభవమై ప్రకాశించగలదు. శబ్దాక్షరం విద్వాంత్ అక్షరం ధ్యాయేత్. వేదవామేము ఆత్మతత్వమును పరతత్వదృష్టిని నేర్పటానికి శబ్దాక్షర రూపంగా మహావాక్యాలు ప్రసాదిస్తోంది. సోహం నేహననాస్తి కించన తత్వం అహం బ్రహ్మాస్మి జీవో బ్రహ్మేతి నాపరః అయమాత్మా బ్రహ్మ సర్వం ఖల్విదం బ్రహ్మ ఆత్మానమేవ వేదాహం బ్రహ్మాస్మితి స్వరూపానుసంధాన వినా అన్యథా ఆచారపరో న భవేత్. యతో నిర్విశేష్య అస్య మనసో ముక్తి శిష్యతే దేహోహం ఇతి నిశ్చయః విహాయ శాస్త్ర జాలాని యత్ సత్యం తదుపాస్యతాం. వేదము ఇత్యాది శబ్ద బ్రహ్మమును మానవాళికి ధ్యానము చేయవలసిన మహావాక్యములుగా అందిస్తోంది. అట్టి శబ్దములు ఉద్దేశిస్తున్న అక్షర పరబ్రహ్మము వైపుగా శబ్దముల సహాయంతో ప్రయాణించాలి. పరమశాంతమగు ఆత్మను అవలోకించి మమేకమయ్యే ఆశయమును శబ్ద బ్రహ్మము ద్వారా నిదురలేపాలి. క్రమక్రమంగా ఆ శబ్దముల అర్థాన్ని ఉపాసిస్తూ శబ్దములను త్యజిస్తూ రావాలి. శబ్దముల వాక్ పరిమితత్వమును దాటివేస్తూ అక్షరమగు ఆత్మ యొక్క ధ్యాసను పెంపొందించుకున్నవాడు పరమశాంతము సర్వమునకు అప్రమేయము అగు శాంతాత్మస్వరూపుడుగా తనను తాను తీర్చిదిద్దుకొనుచున్నాడు. కనుక ముముక్షువైనవాడు శబ్దముల ఇచ్ఛను జయిస్తూ నామరూపముల పట్ల గల ఇచ్ఛను త్యజిస్తూ క్రమంగా ఆత్మ పట్ల ఇచ్ఛను పెంపొందించుకొనుగాక. తత్ఫలితంగా ఆత్మస్వరూపుడై వెలుగొందటం జరగగలదు. అనగా మునుముందుగా శబ్దములను వేద ప్రతిపాదితమైన మహావాక్యములను విచారణ చేయాలి. శబ్ద బ్రహ్మణి నిష్ణాతః పరంబ్రహ్మ అధిగచ్చతి. శబ్ద బ్రహ్మము యొక్క విచారణచే నిష్ణాతుడైనవాడు పరబ్రహ్మమునందు ప్రవేశించుచున్నాడు. పరావిద్యను రెండు విభాగాలుగా విభజించవచ్చు. ఒకటి శబ్దబ్రహ్మము, రెండు అనుభవ బ్రహ్మము. అటు అహం బ్రహ్మస్మి, బ్రహ్మసత్యం, జగత్ మిథ్య ఇత్యాది మహావాక్యముల అర్థాన్ని గురుముఖత వినాలి, ఉపాసించాలి, అర్థం చేసుకుంటూ రావాలి. శబ్దబ్రహ్మము యొక్క పరమార్థము నందు మననము ద్వారా చక్కగా నిష్ణాతుడు ఎక్స్పర్ట్ కావాలి, ధ్యానం చేయాలి. అట్టి సాధనచే అనేకంగా కనిపించేదంతా ఏకమగు ఆత్మస్వరూపంగా అనిపించగలదు. అట్టివాడు దృశ్యమును అధిగమించి పరబ్రహ్మమును చేర్చున్నాడు. గ్రంథమభ్యస్య మేధావీ జ్ఞానతు విజ్ఞాన తత్పర త్యజేత్ గ్రంథం అశేషత. ఒకాయన చక్కగా అన్నము తినాలనుకున్నాడు. ఏం చేస్తాడు? ముందుగా ధాన్యము సంపాదిస్తాడు. ఆ ధాన్యమును శుభ్రంగా దంచుతాడు. పొట్టు ఊక బియ్యమును వేరుచేస్తాడు. ఊకను ఆవల పారవేసి వచ్చి బియ్యమును వండుకొని అన్నము తిని ఆకలి తీర్చుకుంటాడు. అంతేగాని వడ్లను వండుకొని తింటాడా? లేదు కదా. అట్లాగే ఆత్మతత్వాన్ని విశదపరిచే గ్రంథాలను అత్యంత శ్రద్ధతో, ఉత్సాహముతో, ఇచ్ఛ ఇంట్రెస్ట్ తో చదవాలి. అయితే అనేకానిచ శాస్త్రాణి శాస్త్రాలు అనేకము, అల్పాయః ఆయువా అతి చిన్నది, విఘ్న కోటయః ఇందులో అనేక విఘ్నాలు. తస్మాత్ సారం విజానీయం, అందుచేత సారము గ్రహించాలి అన్నతీరుగా జ్ఞాన థియోరిటికల్ విజ్ఞాన ప్రాక్టికల్ తత్పరుడైన ముముక్షువు ఆత్మశాస్త్రమును విశదీకరించే గ్రంథాలు పఠించాలి. సునిశ్చితమైన బుద్ధితో అర్థసారాన్ని గ్రహించాలి. ఇక అటు తర్వాతనో, ధాన్యము సంపాదించినవాడు పొట్టును వేరుచేసి త్యజించి బియ్యమును మాత్రమే వండుకుంటున్నట్లుగా ఆ మేధావి సారమును గ్రహిస్తున్నాడు. తదితరమైన గ్రంథ చారిత్రక ఇత్యాది విశేషమును, హిస్టోరికల్ ఈవెంట్స్ ఎట్సెట్రా త్యజిస్తున్నాడు. అంతా ఆత్మస్వరూపమే అనే ఆత్యాంతిక భావాన్ని మాత్రమే గ్రహించి మమాత్మ సర్వభూతాత్మ అహం సర్వస్య ప్రభవో మొదలైన రూపము గల అనుభవములో అతి త్వరగా ప్రవేశిస్తున్నాడు. గవాం అనేక వర్ణానాం క్షీరస్య ఆపి ఏకవర్ణత. ఒకాయనకు అనేక ఆవులు ఉన్నాయి. అందులో కొన్ని తెల్లవి, కొన్ని నల్లవి, కొన్ని గోధుమ రంగువి, మరికొన్ని తెల్లనల్ల మచ్చలివి, కొన్ని చారలవి. అన్ని గోవులలో అతడు పాలు పిండుకుంటున్నాడు. ఒక బిందెలో పోసుకుంటున్నాడు. హాయిగా కుటుంబ సభ్యులతో ఆ పాలు త్రాగుచున్నాడు. ఈ పాలు తెల్ల ఆవులవి, ఆ పాలు నల్ల ఆవులవి అన్న భేదం కుండలోని పాలకు ఉంటుందా? లేనే లేదు కదా. అట్లాగే ముముక్షు కూడా అనేక గ్రంథములలో ఒకే ఆత్మతత్వాన్ని సార విషయంగా బుద్ధితో గమనించి స్వీకరిస్తున్నాడు. అన్ని శాస్త్ర మత గ్రంథములలోని ఆత్మసాక్షాత్కార సార విషయాన్ని స్వీకరిస్తున్నాడు. ఇక్కడ స్త్రీలు పురుషులు, సజాతీయులు విజాతీయులు, పశువులు పక్షులు ఇట్లా వేర్వేరుగా అసంఖ్యాకంగా జీవాత్మలు కనిపిస్తున్నప్పటికీ ఆ ముముక్షువు అఖండమగు ఆత్మగా సర్వమును దర్శించి ఆస్వాదిస్తున్నాడు. అనేకములోని ఏకత్వాన్ని గమనించి ఆత్మతత్వమును ఆస్వాదిస్తున్నాడు. అందరిలోనూ గల అఖండాత్మయే సత్యము అను పరమసత్యమును బుద్ధితో నేర్పుగా నేర్చి మనస్సుతో ఆస్వాదిస్తూ అందరిలోని నేనైన నేను అనే మహాహంకారమును స్వీకరిస్తున్నాడు. ఆత్మోపాసకుడై ఆత్మవేత్తయే అఖండాత్మ స్వరూపుడుగా అగుచున్నాడు. ఘృతమివ పయసి నిగూఢం భూతే భూతే చ వసతి విజ్ఞానం. ఓ ప్రియమిత్రులారా, నామరూపాత్మకంగా అనేక రూపాలతో కనిపించే ఈ సహజీవులందరిలో అఖండాత్మయే సత్యమైన వస్తువు. గుణభేదం చేత అనేకంగా కనిపించే సహజీవులలో సర్వదా అఖండాత్మ దాగి ఉన్నది. పాలలో వెన్న దాగి ఉన్నది. అయితే పాలలో ఎక్కడున్నది? పాలంతా నిండి ఉన్నది. మరి వెన్న కనిపిస్తోందా? లేదు. ఆ పాలను కాచి తోడు వేసి పెరుగును చిలికితేనే వెన్న లభిస్తోంది కదా. నాలోనూ నీలోనూ మనకు కనిపించే ప్రతి జీవునిలోనూ పరిశుద్ధమగు ఆత్మ దాగి ఉన్నది. సర్వజీవులలో ఆత్మ సమముగా పాలలో వెన్నవలె దాగి ఉన్నది. ఎల్లప్పుడూ సర్వశాస్త్రీయ మనోసాధనలతో ఆర్తి ఆత్మవస్తువుకై చెలకాలి. మనస్సును పరాకాష్ఠేగు ఆత్మ యొక్క దర్శనమునకై సర్వవిధముల సాధనలయందు నియమించాలి. శాస్త్ర మహావాక్య జ్ఞానము, కర్మభక్తి క్రియాయోగ సాధనలు ఇవన్నీ ఉపయోగించి ఆత్మ అనే వెన్నను వెలికి తీసుకోవాలి. స్వానుభవంగా అనునిత్యపరచుకోవాలి. జ్ఞాననేత్రం సమాధాయ ఉద్ధరేత్ వహ్నివత్పరం. కట్టెను కట్టెతో ఒరిపిడి చేసి అగ్నిని పుట్టిస్తాము. ఆ అగ్నితో రెల్లుగడ్డి లేక కొబ్బరిపీచును అంటించి కట్టెలను కాల్చి వంట చేసుకుంటాం. ఆ రీతిగా కర్మయోగం, భక్తియోగం, జ్ఞానయోగము, క్రియాయోగము, సర్వశరణాగతి యోగము మొదలైన కార్యక్రమములు అనే కట్టెల ఒరిపిడితో ఆత్మజ్ఞానము అనే అగ్నిని వెలిగించాలి. అట్టి జ్ఞానాగ్నితో సర్వకర్మలను కాల్చివేయాలి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణుః. నిష్కలము, కల్మషరహితము, నిశ్చలము, మార్పుచేప్పులు లేనిది, పరమశాంతము అగు బ్రహ్మమే నేను అని సుస్పష్టము, నిర్దిష్టము చేసుకోవాలి. ఇది మానవ జీవితాశయము, మహదాశయము. ఆత్మస్వరూపుడుగా మహత్తరుడను, సర్వభూత అధివాసంచ సర్వజీవులలో అధివాసుడను, సర్వజీవులలో సర్వదా వేంచేసియున్నట్టివాడను, యత్ భూతేషు వసత్యపి సర్వజీవులకు సర్వము అనుగ్రహించినట్టివాడను, సర్వానుగ్రహత్వేన సర్వజీవులలోనూ సర్వజీవులుగానూ సర్వదా ఉన్నట్టివాడను. అంతేగాని ఒక దేహములోని ఒక జీవత్వము లేక ఆయా జన్మకర్మల పరిమితుడనుగాను. సర్వభూత నివాసోస్మహమస్మి వాసుదేవః, వాసుదేవుడే నేను. సర్వులుగా కనిపించే వాసుదేవుడను నేనే. తత్వాసుదేవం అహమస్మి, తత్ అస్మి అహం వాసుదేవః. ఇతి అమృతబిందు ఉపనిషత్. ఓం శాంతియః, శాంతియః, శాంతియః.